लक्ष्मीसहस्रे परिसङ्ख्यास्तबकः विंशः वन्दारुरक्षणे दक्षाम् वन्दे गोविन्दसुन्दरीम् यत्प्रसादाधृते देवाः सर्वे रक्षितुमक्षमाः वन्दारुरक्षणे दक्षाम् वन्दे गोविन्दसुन्दरीम् यत्प्रसादाधृते देवाः सर्वे रक्षितुमक्षमाः अम्ब त्वजाहन्त शरीरभाजाम् अरक्षितानाम् अपि रक्षितानाम् देवामुदेवा पुनरापदेवा भवन्ति किं ते बलिवैरिकान्ते शीतस्वभावाम् भवतीं श्रितेभ्यः दिव्यां समृद्धिम् ददतीमतीत्य उपाश्रितध्वंसकम् उष्णमग्निम् उपासते के जगदम्ब श्लोके अज्ञाततृप्तिममिते विभवेऽपि दीन बन्धुं विहाय भवतीम् भवतोऽप्यवन्तीम् सक्षुषुतेऽपि समाप्तिदम् अम्बकार्ष्ये कस्तम् प्रभञ्जनम् इहार्चतु गन्धवाहम् यमविषयगति स्यात् यद्गृहीतस्य जन्तोः अमतिरमुमुपास्ताम् अप्रभुम् पाशहस्तम् जननि परिगृहीत प्राणजातादराम् त्वाम् अहमखिलनियन्त्रीम् अब्जहस्ताम् प्रपद्ये कुर्वाणम् परुषैः करैः कुवलय क्लेशम् भृशम् सद्गण श्रीहार्यक्षुदयम् तमम्बतपनम् केचिन् नमस्कुर्वताम् विश्वानन्दकरीम् वयन्तु विदुषाम् विश्वाधिकाम् सम्पदम् तन्वानाम् ప్రణమేమ తత్ర భవతీం తాపత్రయ ధ్వంసినీం హరిసఖి శతమన్యం వాయసస్య స్వసూనో అపి విపదపనీతౌ అక్షమం నో యజేయ అహమవిదితమన్యుం హంతతస్య స్వశత్రోః అతి పరిహృత భీతిం త్వాం శుభాం ఆశ్రయేయం ప్రౌఢైశ్వర్యజుషోపి యస్య సుహృదా భిక్షాశితః యత్ర శ్రీదపదం వదంతి విబుధాః రూఢ్యాశ్వకర్ణాదివతి యక్షంతం యజతాం అధీర్వయమమీ త్వామిష్టదాత్రీం స్తుమః మాతర్లక్ష్మీ మహావిభూతికమఠో యస్యాసఖా తే హరిః ప్రౌఢిర్యస్య హి పూర్వపక్షవిదితా యో లుబ్ధచూడామణిః యశ్చాహీనముఖేన దూషితకలస్తం కళంకాశ్రయం అంచేత్సోమమపామర శ్రుతిశిరస్ సిద్ధాంత సిద్ధోన్నతిం పద్మే కాంక్షి సదాం బుధ సుతకలాం త్వాం నిష్కలంకాం వినా పద్మే యేషాం ఉచ్చభావో నిత్యో యే సర్వేపి స్థానభేదేన తీక్ష్ణాః యష్టుం తుష్టిర్ నగ్రహాంస్తాం అతస్త్వాం నిత్యౌన్నత్యాం భౌమి సర్వత్ర మృద్వీం శాఖాబృంద ప్రథిత విభవాం సత్సుపర్ణాధిరోహాం త్వామస్తుత్వా జలనిధి భువం కల్పవల్లీ మతల్లీం ఆకాంక్షంతః ఫలమ వికలం దేవ్య పర్ణోద్భవం కే స్వం సేవేరం శరవణ భవం స్థానుజాతం విశాఖం త్వాం కృత శ్రుతి పథ ప్రవర్తనాం సజ్జనాదర కృతననాం వినా నిర్మిత శ్రుతి వికంపనం రమే సాధువారణ ముఖం శ్రయేతకః దుర్గాం పరే గాఢభవానుషంగాం శిలోచ్చయతి అభ్యుదితాం శ్రయంతాం భక్తికలభ్యాం భవసింధునాం సుధాభిజే త్వాంతు వయం శ్రయామః స్థానం యస్య శ్మశానం సతమనుచరో భూతవేతాళవర్గః కేలం చర్మ స్రగస్థనాం తతిరహతమపి ఉగ్రమేకే భజంతాం పద్మే స్థితాం త్వాం సతమనుసృతాం దేవతా యౌవతేన ధ్యాయేమ క్షౌమభాజం వయమనుదినం ఆముక్త ముక్తాకలాపాం నాభిజాతమధరీకృతహంసం జంతవః కతిపయే కలయంతాం సేవతే జగతి హంసగతిం త్వాం సింధునందిని సుధీరభిజాతాం చిత్తవృత్తిరిహ కంజమందిరే భున్వతీందురిత పుంజమిందిరే సిద్ధయే జనని సేవతాంతరాం త్వామనాకలిత దేవతాం యద్య దధాసి కరుణాం యదివాన పద్మే కిం దైవతైః త్వదితరైః అపవర్గలిప్సో తుష్టో యదిక్షితిపతిర్ यदि वा न तुष्टः किन्नाम शौरिसखी पारिषदैर्विविच्छोः दृष्टः दृष्टे सितपुषि भवत् पादपद्मावलम्बे दिष्ट्या लब्धे क इह भजताम् देवताम् भूष्णुरन्याम् दृष्टे स्पष्टम् ननु दिनकरे दृश्यसन्दर्शनार्थम् दीपारोप व्यसनमजडो देविक स्वीकरोति तव जननि जयन्त्या शाश्वतैश्वर्यदात्र्याः परिमितफलदात्रीः देवता सेवताम् कः फलफलनतसस्याम् प्रास्यतो क्षितिम् किम् प्रकटमटति विन्ध्या प्रान्तभूमि रमूढ तव जलनिधिकन्ये दैवतैः पामरोऽन्यैः कलयतु समतामपि अन्ततः किन्ततस्ते धर्ममपि गरिमाणम् दद्दुरोकदमायाः विबुधपुरतटिन्याः वेत्ति किम् पल्वलेभ्यः विष्णोः पत्नि भवत्प्रसादविरह व्यावर्तमानश्रियाम् सम्पत्तिष्ठति सा न दीर्घमुदिता या क्षुद्र देवार्चनैः अन्नालाभत एव शुष्कवपुषाम् कुक्षौ पुनः कष्टश्वास निरोधनैरुपनता कार्यं कियन्तं क्षिपेति कल्याणं भवति करोति भज लोकाम्बयति सम्भूयापि च देवतान्तशतम् नहि तद्विधातुम् क्षमम्। ராதாந்திரிகைகயப்பி சுகரம் விஸ்வ பிரஜாஹ்லம் நைகிர்ணனோ தாரகாதிரதிவா நோஷக்ய நிஷ்பாதனம் நனு தவ பதாம் போஜத்வந்த்வே நிவிஷ்டமனா மனாக் அதிவித்ரனுதே தேவேஷ்வன்யேஷு அமேதுரமாதரம் லலிதமிருதுலே லப்தஸ்வாதோ ரசாலகபல்லவே கலயதிபிக கஞ்சாவாசே கரீரதலானி கிம் மாதப்பத்மே மிருத்யுக்கேது காமோ முக்த்வா கஸ்த்வாம் மானயே க்ஷுத்ர தேவானி ப்ரௌடாம் நாவம் ப்ராஸ்ய சிந்தும் தரிஷ்யன்னே காஷஸ்தம்பா லம்பனம் கஷ்சிகீர்ஷேதி சந்தத்தே சக்ருதர்ச்சிதாபி பவதி சாம்ராஜ்யமத்யூர்ஜிதம் த்வத்பின்னைஸ்து கிமஸ்தி தேவி பஹுதாபி ஆசேவிதைர் தெய்வதைஹி சம்சுத்திம் சத்ருதீக்ஷிதோபி திஷதி ஸ்ரீராமசேதுர் நிருணாம் அர்த்தக் கோஸ்தி ததா கசேது சதகைஹி அஸ்ரான் திருஷ்டி ரபி தேவி பத பத்ம வந்தனா துர்தேவதோபாசனாதி லப்தம் முக்தவது கதாக்ஷதரலம் நைவாத்ரியந்தே தனம் வேதா விஷ்டப சித்த ஸ்ருஷ்டி பதுபி அர்த்த க்ரியா தூரகம் வ்யாமோஹாவஹம் ஐந்திரஜாலிக ஜகத் ஸ்ருஷ்டம் கிமுஷ்லாகதே சத்யப்யாகசி சம்ஷ்ரிதான் கருணயா சம்ரக்ஷசி த்வம் ரமே ಸೋಧಿಷ್ಠಾತಿ ಅಪರಾಧತೋಪಿ ಭಜತೆ ಕುಪ್ಯಂತಿ ದೇವಾಃ ಪರೇ ಕ್ಷೇತ್ರೀಣಾಮಪಿ ಪಾಪಮಂಬಹರತೆ ಶಾಖಿ ನಿಜಚ್ಛಾಯಯ ಗಾಢಸ್ಪರ್ಶತ ಏವ ಪೋಷಕಮಪಿ ಘ್ನಂತಿ ಕ್ರುಧಾ ಪನ್ನಗಾಃ ಸುಭೂಯಾನಾಯಾಸ ಫಲಮದುರು ದುರ್ದೈವತ ಜುಷಾಂ ಪ್ರಯಾಸ ಕ್ಷೋದೀಯಾನಿ ಫಲಮತಿ ಮಹತ್ ತ್ವಾಂತು ಭಜತಾಂ ಲಘಿಷ್ಠೋ ಲಾಭಸ್ಯಾತಿ ಲವಣವಣಿಜಾಂ ಶ್ರಾಂತಿರಧಿಕಾ ಫಲತ್ಯಲ್ಪೋ ಯತ್ಸಹ ಫಲಮಲಘು ಕರ್ಪೂರ ವಣಿಜಾಂ ಕಾಸ್ನುಶ್ರೇಯ ಸಭಜತಿ ರಮೇ ಯಃ ಪದಂ ತ್ವತ್ಕೃಪಾಯಾಃ ಬಾಧೋದಕಂ ವಿಭವಮುಪಯಾತಿ ಅನ್ಯದೇವೋ ಪಸೇವಿ ದೃಷ್ಟಂತೋಂತೆ ಗಿರಿಶ ಭಜನ ಪ್ರಾಪ್ತಭೂತಿರ್ ದಶಾಸ್ಯಃ ತದ್ಭ್ರಾತಾದ್ಯೇ ತವ ಕರುಣಯ ಲಬ್ಧ ನಿಷ್ಕಂಪ ಸಂಪತಿ ತ್ವಾಂ ಮಾತರುಪಾಸೀನಾಃ ನ ದೇವತಾಂತರಂ ಉಪಾಸತೆ ಸಂತಃ ಲಬ್ಧೆ ನಿಧೌ ನಿರವಧೌ ಕದರ್ಯ ಜನ ಸೇವನಂ ಸ್ವಹಂತೆ ಕೇ ತ್ವಾಂ ಮಾತೃಪಾಸೀನಾಃ ನ ದೇವತಾಂತರಂ ಉಪಾಸತೆ ಸಂತಃ ಲಬ್ಧೆ ನಿಧೌ ನಿರವಧೌ ಕದರ್ಯ ಜನ ಸೇವನಂ ಸಹಂತೆ ಕೇ ಇತ್ಯಾತ್ರೇಯ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ವರಿ ವಿರಚಿತೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಸಹಸ್ರೇ ದೇವತಾಂತರ ಪರಿಸಂಖ್ಯಾಸ್ತಬಕಃ ವಿಂಶಃ ಸಂಪೂರ್ಣಃ